Book 2 48 40 ఎనిమిది أنشطة العطلات సెలవుల్లో కార్యకలాపాలు هل الشاطئ نظيف؟ సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా؟ هل تمكن فيه السباحة؟ అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? هل السباحة فيه غير خطرة؟ అక్కడ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? هل يمكن هنا استئجار مظلة شمسية؟ ఇక్కడ ఒక గొడుగు పారాసోల్ అద్దెకి తీసుకోవచ్చా? هل يمكن هنا استئجار كرسي بحر؟ ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకి తీసుకోవచ్చా? هل يمكن هنا استئجار قارب؟ ఇక్కడ ఒక నావని అద్దెకి తీసుకోవచ్చా? أحب أن أركب الموج. నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది. أحب أن أغطس. నాకు డైవింగ్ చేయాలని ఉంది. أحب أن أتزلج على الماء. నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది. هل يمكن استئجار زلاجات الموج؟ سيرف بورد أدك دوركتوندا؟ هل يمكن استئجار معدات غطس؟ دايفينج చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా؟ هل يمكن استئجار زلاجات الماء؟ వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా؟ أنا مجرد مبتدئ. నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని. انا في مستوى وسط. నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్నవాడిని. استطيع التعامل مع ذلك جيدا. ఇందులో నాకు మంచి నేర్పు ఉంది. اين التلفريك؟ స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? هل معك زلاجات سكي؟ మీ వద్ద స్కీలు ఉన్నాయా? هل معك حذاء سكي؟ మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా?